పాద స్మరణ సుఖం గోపాలక నాద శ్రవణ రసం నాద నమామి సదా శృత బాలన లోల నమామి సదా గోపాలక నాద శ్రవణ రసం అష్టపతిలయ మృదు బదలోల కేతకి పురవాసిత పావన అష్టపతిలయ మృదు బదలోల కేతకి పురవాసిత పావన నందకిశోర నవనీత చోర నందకిశోర తిదని దబామ బదని నందకిశోర సరిగె సప్పదని ప సరిగె సప్పదని నందకిశోర సాజదని దరిదని దబ మబదని దరిదని గట్టి దరిదని దని గోపాలక నాద శ్రవణ రసం నమామి సదా పాద స్మరణ సుఖం గోపాలక నాద శ్రవణ రసం